ఒక కడలైపోతా నీ పరుగుల తరగలలో, నీ తరగని నురగవుతాని సాగేటి జీవనది సాగరాన కలిసే వయసందం కురిసేనే యదా మకరందం పిరిసే మది అరవిందం ఇక మనదే కాదా సుఖం సుఖం నందనమే మన జీవి